తేనను పిలిచి కళ్ళీ దాటి కలలే నడిచి చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే కాలం కదిలి నన్నే వదిలి మీతో సాగిపోయేనా పొద్దే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోనా నేనిక ఏమీ కాక మిగిలానిలా ఎటు వెళ్ళకాయని తోచక ఉన్నా వేచి నువ్వు లేకయలా నీరాక జీవితంలో నా పగలు దేయిని మరపించిందిలు నువ్వు వెంటలేకపోతే నా చావుకు బతుకు తేడా లేదు మంటే రేపు తడి జ్వాలలకి కన్నీళ్ళారేవో చెలియా నువ్వే జ్ఞాపకం అయ్యా ఈ క్షణం అంతేనా పిల్లాని తలపులతో ఎదటి ప్రాణం కోసమే నీకే జడే నను పిలిచి కళ్ళే దాటి కలలే నడిచి చుట్టూ అంత నాటకమైతే నటన రాకనే వెళ్ళిపోతే కాలం కదిలి నన్నే వదిలి నీతో సాగిపోయేనా పొద్దే పొడిచి నింగే విడిచి వెన్నెల వెళ్ళిపోనా.